288 హ్రీంకారదశ బింబిత నిరతిశయ సం ధా హ్రీంకారాదశ బింబిత అస్య బీజస్య ఇతర ప్రమాణానపేక్ష వేదాంతర్గతయ నిర్దోషత్వాదాదర్శ సామ్యం తస్మిన్ బింబిత ప్రతిబింబిత మాయా ప్రతిబింబ చైతన్య 411 శంకర గ్రంథ రత్నావళి సేన జగత్కారణతయ సర్వత్ర దర్పణే ముఖమిన ప్రతిఫలతీతి తాత్పర్యార్థః ఓం హ్రీంకారాదశ ప్రతిబింబితాయే నమః. ఆం వి ఈ హ్రీంబీజము అన్య ప్రమాణపేక్ష లేని వేదములలో అంతర్భూత మగుట వలన దోషరహితమై నిర్మలమైనదగుట వలన ఆదర్శముతో అనగా దర్పణముతో పోల్చబడినది. హ్రీంకారమను దర్పణములో అద్దములో ప్రతిబింబించుచున్నది గావున పరమేశ్వరి హ్రీంకారాదర్శ ప్రతిబింబితాయని ధ్యాయమాన ఎగుచున్నది. దర్పణమునందు ముఖము ప్రతిబింబించిన రీతిగా మాయా ప్రతిబింబిత చైతన్యమే జగత్కారణముగా సర్వత్రా ప్రతిఫలించుచున్నదని ఫలితార్థము.